పక్షులు ఎలా ఎగురుతాయి, పుస్తకం 31వ భాగం. అక్కడ అవి గుండ్రంగా ఉంటాయి. మొదట్లో ఈ గోళాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మిల్లీమీటర్లో 1000వ వంతు నుంచి 20వ వంతు వరకు వాటి చుట్టుకొలత ఉండవచ్చు. ఈ చిన్న నీటి చుక్కలు గాలిలో కదులుతూ ఒకదానికొకటి కొట్టుకుని కలిసిపోతాయి. అవి పెద్దవిగా మారిన కొద్దీ గాలిలో తేలటం వీలు కాదు. ఇక ఆ నీటి చుక్కలు భూమి వైపు పడటం మొదలవుతాయి. వాన నీటి చుక్క కిందకు పడటానికి కారణం భూమికి గల ఆకర్షణ శక్తి. ఇక వాతావరణంలోని గాలి కారణంగా చుక్క మీద కొంత రాపిడి పుడుతుంది. మరీ చిన్న నీటి చుక్కలు కింద పడకుండా గాలిలో తేలుతాయి. అప్పుడు పొగమంచు ఏర్పడింది అంటారు. అన్నింటికన్నా పెద్ద నీటి చుక్క గంటకు 20 మైళ్ళ వేగంతో కిందకు పడగలుగుతుంది. వాన తాకిడి అన్నది ఈ వేగం కారణంగానే పుడుతుంది. కానీ గాలి వల్ల కలిగిన ఒరిపిడితో పెద్ద వాన చుక్కలు చిన్నవిగా విడిపోతాయి. వర్షం కురుస్తూ ఉంటే వాన చుక్కలు ఒకదానికి ఒకటి కొట్టుకుని సైజు పెరుగుతుంది. గాలి కారణంగా అవి విడివడి సైజు తగ్గుతుంది. ఈ రకంగా వాన నీటి చుక్కలు 1 నుంచి 4 మిల్లీమీటర్ల చుట్టుకొలత మధ్యన మారుతూ ఉంటాయి. అన్నింటికన్నా చిన్న నీటి చుక్కలు నిజంగా గుండ్రంగా ఉంటాయి. వాటి పరిమాణం పెరుగుతున్న కొద్దీ కింద నుంచి గాలి కలిగించే ఒత్తిడి పెరుగుతుంది. నీటి చుక్కలోని బయటి అంచులో ఉన్న అణువులు సర్ఫేస్ టెన్షన్ లేదా తలతన్యత అనే మరొక ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఈ ఒత్తిడి కారణంగానే బిందువులు గుండ్రంగా ఉంటాయి. కింద నుంచి గాలి అదిమినందుకు బిందువు అడుగున చదునుగా మారుతుంది. కింది ఒత్తిడి పెరిగిన కొద్దీ మనం ఊహించని ఒక మార్పు జరుగుతుంది. నీటి చుక్క అడుగున లోపలికి అదిమినట్టు గుంటపడుతుంది. యాపిల్ పండులో అడుగున ఉన్న గుంటను కొంతవరకు దీనితో పోల్చవచ్చు. ఒక బంతిలో గాలి తీసి అడుగు నుంచి అదిమితే పెద్ద వర్షపు నీటి చుక్క ఆకారం ఏర్పడుతుంది. నీటి చుక్క ఆకారం పెరుగుతూ కింద ఒత్తిడి వల్ల గుంట కూడా పెరుగుతూ పోతే ఆ బిందువు 2గా విడిపోతుంది. 4 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా పెరిగిన నీటి బిందువు తప్పకుండా విడిపోతుంది. గ్లాసులో పోసిన నీటి పై పొర చదునుగా బిగువుగా కనిపించడానికి కారణం ఆ పొరలోని నీటి అణువుల మధ్యన గల ఆకర్షణ. దీనినే తలతన్యత అంటారు. వాతావరణం ఒత్తిడి కారణంగా బిగువుగా ఉన్న ఈ పొరలో కూడా వర్షబిందువు అడుగున మాదిరిగానే గుంటపడుతుంది. సన్నని గాజు గొట్టంలో నీటిపై మట్టాన్ని పరిశీలిస్తే ఈ సంగతి మరింత బాగా తెలుస్తుంది. సైన్స్ దృష్టితో ఆలోచించి చూడగలిగితే మనం అనుకున్న కొన్ని విషయాలు సరైనవి కావని అర్థం చేసుకోవచ్చు. కిందికి రాలుతున్న వాననీటి చుక్క మీద రకరకాల ప్రభావాలు ఉంటాయని, ఆ కారణంగా ఆ చుక్క ఆకారం మారుతుందని మనం అర్థం చేసుకున్నాం.